జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులరా, రామకథ 52వ సర్గలో రామచంద్రస్వామి నావను సిద్ధం చేయమని చెప్తే గుహుడు సిద్ధం చేయించాడు. స్థపతి అంటే ఆ చెక్కి నావ తయారు చేసే అతను పాత నావను బాగు చేసి ఉన్నాడు, మరి కొత్త నావ కట్టాడు తెలియదు. అంటే దాదాపుగా అక్కడ పరిస్థితులు చూస్తే నావ అంటే ఇప్పుడు మనకేదో సినిమాల్లో చూపించినట్లుగాను సీరియల్లో చూపించినట్లుగాను ఉండదు. ఏదో ఒక తెప్పల్లాగా కట్టడమే అనిపిస్తూ ఉంటుంది అది చూస్తే, అలా రెడీగా ఉన్నది అన్నారు. అంటే గుహునితో చెప్పాడు రాముడు, మా సామాగ్రి అంతా ఆ తవ్వుకోల తట్ట సీతాదేవి ఆభరణాలు ఇవన్నీ కూడా పెట్టవయ్యా, నావలో పెట్టించు అన్నాడు. అంటే అలాగే అన్నారు. నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ సుమంత్రునితో అంటూ ఉన్నాడు రాముడు, అతన్ని కుడి చేతితో అలా భుజం మీద చెయ్యి వేసి అంటూ ఉన్నాడట, ఓ సుమంతుడా, నీవు చాలా ఉత్తముడవు సుమా, ఎప్పటి నుంచో మా వారికి అందరికీ సేవ చేస్తూ ఉన్నావు, కనుక ఇక అయోధ్యకు వెళ్ళిపో, మేము కాలి నడకని వెళ్ళిపోతాం, ఇక మాకు రథాలతో పని లేదు అన్నాడు ఆయన. అంటే సుమంత్రుడు అన్నాడు, రామప్రభు నీవు ఒక సామాన్య మానవునిలాగా అడవుల్లో ప్రవేశిస్తావా? అయ్యో నీ చదువులేమిటి, నీ బ్రహ్మచర్యము, స్వాధ్యాయము, మార్ధవము, ఆర్జవము, అసలు ఇలాంటి గుణాలు కలిగిన నీకు ఆపదలు తటస్థిస్తే అసలు ఎందుకయ్యా ఇవి, వీటిని సాధించటమే ఒక తప్పేమో అనిపిస్తూ ఉంది నాకు, ఇవెందుకు పనికిరాని అనిపిస్తూ ఉన్నాయి ఈ చదువులు ఇవిని అన్నాడు ఆయన. మరి నిజంగా చూశారా, మరి ఆనాడే అలా మాట్లాడుతూ ఉంటే ప్రయోజనము కలగనటువంటి వాటి వలన అది ఏమి అయితే మాత్రం ఏమిటి, చదువు అయితే ఏమి లేక మంచి గుణాలైతే ఏమి, మరి అటువంటివి ఏం ఉపయోగిస్తాయి? ఇదే మాటని కుంతీదేవి కూడా అన్నది మనకి భారతంలో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర గర్భవతిగా ఉండి వచ్చి నమస్కరిస్తే భాగ్యవంతం ప్రసూ ఏధాం మా శూరమ పండితమ్మని ఆశీర్వదించింది అని చెబుతూ ఉన్నది భారతం. నువ్వు ఒక అదృష్ట జాతకుణ్ణి కనవమ్మా, శూరులు పండితులు అయిన వారిని కనవద్దు అని ఆశీర్వదిస్తూ ఉంది. ఎందుకనంటే శూరాశ్చ కృతవిద్యాశ్చ మమపుత్రాహ వనంగతాహ, వాళ్ళు శూరులు అస్త్రశస్త్రాది ఇంకా ఇతర వేదాంగాలు విద్యలన్నీ కూడా అభ్యసించారు, ఏమిటి ప్రయోజనం, అడవుల్లో పడ్డారు. అలాగే సామాన్య మానవుడికి సేవలు చేశారు. నిజానికి మరి అసలు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు దాదాపు అదే కనిపిస్తూ ఉన్నది. విద్యలు కలవాళ్ళు కానీ పాండిత్యము కలవాళ్ళు కానీ ఎందుకో పనికి రాకుండా పోతున్నారు. ఏదో కొంత ఆ మిడిమిడి జ్ఞానంతో అవకాశాలు దొరకబుచ్చుకొని అతి సామాన్య జనం ముందు పెద్ద పెద్ద పండితులలాగా పెద్ద పెద్ద మేలు చేసేటటువంటి అధికారులలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి కాలమహిమ లేక కాలమహిమ అనుకుంటే ఏ కాలం చూసినా అలాగే ఉన్నది కదా. సుమంత్రుడు ఇలా అంటూ ఉన్నాడు, ఎందుకు పనికిరావు అనిపిస్తూ ఉన్నవి అని అంటూ ఉన్నాడు రామ. నీవు అడవులలో నివసిస్తూ ఉన్నావు, నీకేమయ్యా త్రిలోకాధిపతి అయిన మహావిష్ణువు వలె సాటిలేని కీర్తిని పొందుతావు సుమా, నువ్వు కీర్తిమంతుడు అని మళ్ళీ అంటూ ఉన్నాడు. నువ్వు కీర్తిని పొందుతావు, నిజమే, మంచి పేరు ఉంటుంది, కీర్తి ఉంటుంది, అదృష్టం మాత్రము లభ్యం కాదు, కనుక నీవు ఇలా ఉండగలవు. కానీ నేను వెళ్తే పౌరులందరూ నన్ను తిట్టరా, శూన్యరథాన్ని తీసుకుని వస్తే పోయి మీ తల్లిగారికి నేనేమని చెప్పాలి, అమ్మా నీ కుమారుణ్ణి మేనమావుల ఇంటికి పంపించొచ్చానని చెప్పనా, అడవులలో దించి నేను ఏమని చెప్పనయ్యా నిన్ను ఇలా విడిచిపెట్టి. అంటే అలా కాదు, నువ్వు వెళ్ళు మా తండ్రి గారికి పాదాభివందనం చేయి, మాకు బదులుగా కుశలం అడిగామని చెప్పు, సీతా లక్ష్మణులు కూడా అలాగే చెప్పారని చెప్పు, మా అమ్మను ఓదార్చు, భరతుడిని రప్పించి వెంటనే పట్టాభిషేకం చేయించమని చెప్పు, రాణులందరి ఎడల కూడా ఆదరము చూపమని చెప్పు మహారాజు గారికి కనుక నీవు వెళ్ళు అంటే సుమంతుడు అంటూ ఉన్నాడు. మరలా గుర్రాలు కూడా వెనక్కి రావట్లేదు, వస్తాము నీతో పాటు. ఒక్క మాట చెప్పు రామా, నా వెంట రా అని ఒక్క మాట చెప్పు. 14 సంవత్సరాలు నీతో ఉంటా, నీ సేవ చేసి నీకు ఏ కష్టమూ రానియకుండా నా తిండి నేనేదో తింటా, గుర్రాలకు నేనే సంపాదించుకుంటా, మీకు కూడా చేసి పెడతా. కానీ 14 ఏళ్ళు ఒక్క క్షణంలాగా గడిచిపోతాయి. నీవు కాదన్నావా, ప్రతి క్షణము కూడా ఒక యుగములాగా గడుస్తూ ఉంది. ఈ సేవకులు మేము, నీవు మా యజమాని పుత్రుడవు, నిన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళగలను అన్నాడు. అంటే రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు, చూడండి ఎంత రాజనీతి చెబుతూ ఉన్నాడు ఆయన. అది కాదయ్యా సుమంత్రుడా, నీవు ఇప్పుడు నగరానికి చేరాలి. చేరితే అప్పుడు మా తల్లి కైకమ్మ మేము అడవులకు వెళ్ళాము అని నిశ్చయించుకుంటుంది. లేకుంటే మళ్ళీ ఆవిడకి చాలా శ్రమ. ఏ వేగులో చారులో ఎవరినో మళ్ళీ దూతలను పంపించాలి. మేము అసలు అడవుల్లో ఉన్నామా, లేదు నువ్వు రథంతో తీసుకెళ్ళావు కనుక పట్టణాలకి ఎక్కడికి చేరిపోయామా, మళ్ళీ ఆమె సందేహపడాలి. మళ్ళీ మా తండ్రి సత్యవాక్య పాలకుడు కాదు అని అంటూ మళ్ళీ మా తండ్రిని నిందిస్తూ ఉంటుంది మాయమ్మ. ఎందుకయ్యా ఇదంతా? అసత్యవాదిక మా తండ్రికి పేరు రాకూడదు, కనుక నువ్వు వెళ్ళక తప్పదు అన్నాడు ఆయన. అంటే ఇంకేం చేస్తాడు పాపం, ఏమీ మాట లేదిక. అప్పుడు గుహుడితో అంటూ ఉన్నాడు, మిత్రమా, జనసంచారం లేనటువంటి అడవిలో ఇక నేను నివసించాలి అరణ్యవాసం. కనుక జడలు, మేము జడలుగా జడలు మర్రిపాలు తెప్పించయ్యా, జడలు వేసేసుకుంటాం వాటితో, జడలు కట్టిపోతాయి ఇక పెరగవు అని అంటే అలాగే మర్రిపాలు తెప్పించాడు గుహుడు. వాటి చేత జడలు ధరించారు. నారచీరలు ఎలాగూ ముందే ధరించి ఉన్నారు, ఇప్పుడు ఇక మునులలాగా ప్రకాశించారు. ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమము స్వీకరించినట్లు అయిపోయింది. ఆ తండ్రి మాట ఆజ్ఞా పాలన కోసమై బ్రహ్మచర్య వ్రతము వానప్రస్థ ఆశ్రమము ఇవి స్వీకరించేసినట్లుగా అయిపోయింది రాముడికి. అందరూ కూడా చూస్తూ ఏం చెప్తారు పైకి, మరి దుఃఖించడానికి వీల్లేదు కానీ ఆ లోపల లోపల దుఃఖించారు వారిని చూసి, ఏమిటిది అని చెప్పి. ఇప్పుడు అలా ఆ రాముడు లక్ష్మణునితో చెప్పాడు, లక్ష్మణ సీతాంచారోపయాన్ వక్షం పరిగృహ్య మనస్వినీం ఆరోహత్వం నరవ్యాఘ్ర. లక్ష్మణ నీవెక్కవయ్యా, ఎక్కి నీ వదిని గారిని కూడా ఎక్కించు అన్నాడు రాముడు. ఆ తర్వాత తాను ఎక్కుతాడన్నమాట. అలా రథాన్ని ఆరోహించారు వారు. అధా ఆరురోహ ఆ రథాన్ని ఎక్కారు వారు. ఆ ఎక్కిన తర్వాత ఆ కర్ణధారుడు వదిలేశాడు. శీఘ్రం సలిలం అత్యగాత్ వెళ్ళిపోతూ ఉన్నది ఆ నావ. ఆ భాగీరథికి నమస్కారం చేస్తూ వైదేహి ప్రాంజలిర్భూత్వా తాము నదీమిదమబ్రవీత్. ఆ వైదేహి నమస్కరిస్తూ నదికి అంటూ ఉన్నది, పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమత ఈ దేశం పారయిత్వా ఇమం గంగే త్వదభిరక్షిత చతుర్దశి వర్షాణి సమగ్రాణి ఉష్య కాననే భ్రాతా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి. రాముడు దశరథ చక్రవర్తి కుమారుడు, 14 సంవత్సరములు పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాడమ్మా, నాతో సోదరుడైన లక్ష్మణునితో కూడా తిరిగి వస్తాడు. వచ్చి బ్రహ్మచర్యం అరణ్యవాసం నిర్విఘ్నంగా తీసుకుని వచ్చి నీకు త్రిపదగాదేవి నీకు అనేక విధములైనటువంటి ఉత్సవాలు చేయిస్తాం. నీకు గంగామాత నీకు జాతర చేయిస్తాము అని అంటూ సీతాదేవి నమస్కరిస్తూ ఉన్నది. అలా వారు బయలుదేరారు. అయితే ఇక్కడ మామూలుగా చెప్పుకునేటప్పుడు ఆ గుహుడు లేదా ఆ నావికుడో ఏదో వచ్చి, స్వామి నీ కాళ్ళు కడగాలి, లేకుంటే రాయి స్త్రీ అయిందట, మరి నా నావ స్త్రీ అయితే ఏం చేయాలి అని అంటూ కాళ్ళు కడిగాడు అని చెబుతారు. అయితే దృశ్యం బాగానే ఉంటుంది, కాళ్ళు కడగటం మంచిదే, కానీ నిజానికి అక్కడ అహల్యారాయి కాదు, ఇక్కడ నావకే ఏమీ కాదు. అయితే ఆ కాలంలో అంటూ ఏమీ లేదు, తర్వాత మారిన కాలాన్ని అనుసరించి ఇప్పటి వారికి కావలసినటువంటి మషాళాలు దట్టించుతూ సినిమాలు సీరియళ్ళు తీస్తూ ఉంటారు. చెప్పేవాళ్ళు కూడా చెబుతూనే ఉంటారు, రాసేవాళ్ళు రాశారు, మళ్ళీ ఎవరో రాసింది, ఇంకేదో ఆనంద రామాయణమో ఏదో విశ్వామిత్ర రామాయణమో ఏదో చెబుతుంటారు ఎక్కడో ఉన్నవి అంటున్నట్లుగా. ఆధ్యాత్మ రామాయణం అంటూ అనేక రకాలు వచ్చేసి ఉన్నాయి. వచ్చేసి చివరికి ఏమైనాయి అని అంటే అన్నీ కలిసి వాల్మీకి రామాయణం కూడా ఒక కల్పితం అన్నట్లుగా అయిపోయింది. ఈ తీరులోకి మొత్తం మన ఒక సాహిత్యం లాగా ఏర్పాటైపోయి ఈ చరిత్ర కూడా పుక్కిట పురాణం అయిపోయిందన్నమాట, ఒక అభూత కల్పనలాగా అయిపోయింది. అవంటూ ఏమీ లేవు, ఆనాడు జరిగిందంటూ ఏమీ లేదు. నిజానికి వాళ్ళలా మామూలుగానే ఉన్నారు, ఏ విధమైనటువంటి అతిశయోక్తులు అలాంటివి ఏం లేవు. అయితే తప్పేమీ కాదు, కాలాన్ని కాలాన్ని బట్టి అలా మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందవచ్చు. సాహిత్య కావ్య రసాస్వాదన చేస్తే ఏ విధమైన దోషము లేదు, కానీ ఇది నిజమా లేక ఇది అబద్ధమా, వాల్మీకి చెప్పాడా, ఎవరు చెప్పాడు, ఇదిగో ఇలాంటి వాటి కోసమై ఊరికి అనవసరమైనటువంటివి సృష్టించుకొని గాలి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆటల్లో మళ్ళీ రకరకాలైనటువంటి జవాబులు, ఇది పనికిరాదు. అనేక రకాల మార్పులు చేసుకోవచ్చు, ఏమీ తప్పంటూ ఏమీ లేదు. అదే నేను ఎప్పుడూ చెప్తాను, ఇదంతా కూడా ఒక సాహిత్యంలాగానే భావించి రాముడు దేవుడే కానీ అతిశయోక్తులు మాత్రం పనికిరావు. రాముడే కాదు, అందరూ కూడా పరమాత్మ స్వరూపాలే అని చెబుతూ ఉంటాను. అలా రాముని లాంటి గుణాలను మనము అలవాటు చేసుకోవాలి అని, అవే ప్రధానము అని అలా వారు గంగా నదిని అలా దాటుతూ ఉన్నారు. కానీ సుమంత్రుడు ఇంకా ఇక్కడే ఉంటాడు, ఇంకా వెళ్ళలేదు సుమంత్రుడు వెనక్కి తిరిగి. అవన్నీ కూడా తర్వాత మనం చూసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.